సూర్యకాంతి పుస్తకం 5వ భాగం. తరువాత క్రీస్తు శకము 1687లో ఐజక్ న్యూటన్ అనే ఇంగ్లీష్ శాస్త్రవేత్త గురుత్వాకర్షణ సిద్ధాంతం యొక్క గణిత సూత్రాలను ప్రతిపాదించాడు. వీటిని ఉపయోగించి ఒక ముఖ్యమైన సమస్యని పరిష్కరించవచ్చు. భూమికి సూర్యుడికి గల మధ్య దూరం 9,29,00,000 మైళ్ళు అయితే భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరగటానికి 1 సంవత్సరం పడితే సూర్యునిలో ఉండే పదార్థం భూమిలో ఉండే పదార్థం కన్నా 332,900 రెట్లు ఉంటుంది. దీనిని బట్టి మనం సూర్యుడిని పదార్థం లేని కాంతితో కూడిన వెలిగే బంతి అని అనుకోవటం తప్పు. సూర్యుడు ఏదో పదార్థంతో తయారు చేయబడ్డాడు. మరో విషయం ఏమిటంటే, న్యూటన్ సిద్ధాంతం ప్రకారం గురుత్వాకర్షణ ధర్మాలు నేల మీద అయినా నింగిలో అయినా ఒకే విధంగా వర్తిస్తాయి. కనుక అప్పటి నుంచి అరిస్టాటిల్ ఆలోచించినట్లు ప్రకృతి నియమాలు భూమి మీద ఆకాశంలో వేరువేరుగా ఉంటాయి అన్నది తప్పు అని శాస్త్రవేత్తలు నమ్మసాగారు. సహజ ధర్మాలు ప్రపంచంలో అన్ని చోట్ల ఒకే విధంగా ఉంటాయని శాస్త్రజ్ఞులు విశ్వసించసాగారు. అయితే అప్పుడు శాస్త్రజ్ఞులు ఒక ముఖ్యమైన సమస్యని ఎదుర్కోవలసి వచ్చింది. భూమి మీద ఏది దానంతకు అది ప్రకాశించదు, ప్రకాశించినా శాశ్వతంగా ప్రకాశించదు. మరి పుడమి ధర్మాలే సూర్యుడి మీద వర్తిస్తే మరి సూర్యకాంతి శాశ్వతంగా ఎలా ఉంది? అయితే ఒకటి, సూర్యుడు స్థూల పదార్థంతో ఏర్పడినప్పటికీ దానికి భూమి పదార్థానికి మధ్య చాలా తేడా ఉండొచ్చు కదా. ఎల్లప్పుడూ వెలుగుతూ వెలుగునిస్తూ ఉండటం అనేది బహుశా సూర్య పదార్థం యొక్క ధర్మమేమో. ఒకవేళ అలాంటి పదార్థం భూమి మీద కూడా ఉంటే అది కూడా ఇలాగే ప్రవర్తించేదేమో. సూర్య పదార్థం గురించి ఇంకా బాగా ప్రయోగాలు చేసి తెలుసుకోవడానికి ఆ పదార్థం యొక్క చిన్న ముక్కని సంపాదించడం అనేది ఇప్పటికీ తీరని ఆశే. అందువల్లనే న్యూటన్ కాలంలో కూడా సూర్యుని కాంతికి కారణమేమిటో ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇక సూర్యకాంతిలో 2వ అంశం శక్తి. శాస్త్రజ్ఞులు ఒక్క సూర్యుడి మీదే కాదు, భూమి మీద వెలిగే మామూలు అగ్నుల మీద కూడా పరిశోధనలు చేశారు. ఇంధనం మండించినప్పుడు వెలువడిన వేడికి నీరు మరిగి ఆవిరి అవుతుంది. ఆ ఆవిరి వ్యాకోచించి బరువైన కడ్డీలను కదుల్చుతూ చక్రాలను తిప్పుతుంది. ఈ పద్ధతిలో అగ్నిని అందులోని వేడిని ఉపయోగించి యంత్రాలను నడిపించవచ్చు. అసలు నిజంగా యంత్రాల చేత పనిచేయించేది శక్తి, ఎనర్జీ అనే పదం పని అనే అర్థం గల గ్రీకు పదం నుండి వచ్చింది. క్రీస్తు శకం 1764లో జేమ్స్ వాట్ అనే స్కాటిష్ ఇంజనీరు మొట్టమొదట వాడుకలో ఉన్న ఆవిరి యంత్రాన్ని నిర్మించాడు. దీనిలో మండే ఇంధనం యంత్రాలను పనిచేయిస్తుంది. పనిచేయడానికి మనుషుల కండరాలను ఉపయోగించే బదులు యంత్రాల వాడుక మొదలైన నాడు ఆధునిక ప్రపంచానికి పునాదులు ఏర్పడ్డాయి. అయితే ఈ పరిణామాలతో శక్తి ఒక చోటు నుండి మరో చోటికి ఎలా ప్రయాణించగలదు, ఒక రూపం నుండి మరో రూపంలోకి ఎలా మారగలదు అనే సమస్య శాస్త్రజ్ఞుల్ని ఆకట్టుకుంది. మండే ఇంధనం నుంచి ఎంత శక్తిని గ్రహిస్తున్నామో ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకున్నారు. శక్తిని ఖచ్చితంగా కొలిచే పద్ధతులని రూపొందిస్తూ వచ్చారు. క్రీస్తు శకం 1840లో జౌల్ అనే ఇంగ్లీషు శాస్త్రవేత్త శక్తిని రకరకాల పద్ధతులలో కొలిచాడు. ఇతడు వేరువేరు రూపాలలో ఉన్న శక్తితో ప్రయోగాలు చేశాడు. ఉదాహరణకు కాంతి, ధ్వని, చలనం, ఉష్ణం, విద్యుత్, అయస్కాంత తత్వం మొదలైన రూపాలతో ప్రయోగాలు చేశాడు. దీనిని బట్టి శక్తి ఒక చోటు నుండి మరో చోటికి ప్రయాణిస్తుందని, ఒక రూపంలో ఉన్న శక్తిని వేరొక రూపంలోకి మార్చవచ్చని గమనించాడు. మార్పులు ఎన్ని జరిగినా శక్తి యొక్క మొత్తం విలువ మాత్రం ఎప్పుడూ మారదు అని గ్రహించాడు.